యో విద్యాద్బ్రహ్మ ప్రత్యక్షం పురోన్యస్య సంభారార్జోజస్యాలోక్యం సామాయస్య లోమాయజదృహృదయముచ్యతే పరిస్తరణమిత్రభిః యద్వాదిదిమదిరదిధీమ్రదిపశ్చదిదేభయజనం ప్రేక్షతే యదభివదతి దీక్షాముపైతి యదూదగం యాచత్యమః ప్రణయతి యా యజ్ఞావప్రణీయం తేదా దేవతాః యత్తర్పణమాహరంతి య ఏవాగ్నేః సోమేయః పశుర్మధ్యతే స దేవతః యదావధాన్ కల్పయంతి సదోహనిర్ధానామ్యేవ తత్కల్పయంతి యదోపస్తృణంతి బహిరేవ తత్ యదోపదిశనమాహరంతి స్వర్గమేవ తేన లోకమవరుంధే యత్కశిమోపర్హణమాహరంతి పరిధయదేవతేభ్యంజనమాహరంత్యాజ్యమేవ తత్ యత్పురా పరివేషాఖాతమాహరం దిగురుడాశాభేవత యదశనగతం భయంతిహ విష్కృతమేవ తద్భయంతి ఏ మేఘయోజవాదిలభ్యంతేంశపదేవతే యామ్యోలోకరముసరదానిగ్రామాణదేవతే శూర్పం పవిత్రం తుషారజేషాభిషమణీరాపాః సృగ్ధర్విర్వేక్షణ వాయవర్ణం ద్రోణకలసా కుంభ్యో వాయవ్యాదీపాత్రమేవ కృష్ణాజినాం యజమాన బ్రాహ్మణం వాయేతదీతిమతి కురుదే హార్యాణి ప్రేక్షత ఇదం భూయా ఇదామితి యదాహోరముద్ధరేది ప్రాణమేవ తేన హరిణీయాం సంకృతే ఉపహరది హరిం శాసాదయతి తేషామాసన్నామతిథిరాత్మం జోహోతి సుజాహస్తేన ప్రాణే రూపే సుకారేణ మషట్కారేణ ఏతే మే ప్రియాశ్చా ప్రియాశ్చర్యజ స్వర్గం లోకం గమయంతి యదతీశయః స ఏవం విద్వాన్నద్విషం నశ్నీజాన్నద్విషదోన్నమశ్నీజాన్న మే మాంసిదస్తేన మే మాంసమానస్య సర్వో వాజేష జగ్ధవాత్మాయస్యాన్నమశ్నంతి సర్వో వాజేషో జగ్ధవాత్మాయస్యాన్నన్నాశ్నంతి సర్వదా వాజేష యుక్తగ్రావార్ధవవిత్రో విజయతాధ్వర ఆహృతయజ్ఞకరుర్యవోపహరది ప్రాజాపత్యో వాజేతస్య యజ్ఞో వితతోయవోపహరది ప్రజాపతేర్వాదేష విక్రమానను విక్రమతేజవోపహరి జ్యోతిషీరాంశావరీయోష్మరి సారిహపత్యోయస్మిన్ పచంతి సదక్షిణాగ్నిః ఇష్టం చ వాదేష భూర్తం చ గృహాణామశ్నాతిజః పూర్వోతిథేరశ్నాది పయశ్చ వాజేషం చ గృహాణామశ్నాతిజః పూర్వోతిథేరశ్నాది ఊర్జాం చ వాజేషస్వాది చ గృహాణామశ్నాతిజః పూర్వోతిథేరశ్నాది ప్రజాం చ వాజేష పశూంశ్చ గృహాణామశ్నాతిజః పూర్వోతిథేరశ్నాది కీర్తిం చ వాజేష యశశ్చ గృహాణామశ్నాతిజః పూర్వోతిథేరశ్నాది శిరం చ వాజేష సంవిదం చ గృహాణామశ్నాతిజః పూర్వోతిథేరశ్నాది ఏషవాతిథిర్యశ్రోత్రియస్తస్మాత్ పూర్వో నాశ్నీయా అసితావత్యీయాశ్నీయాజ్ఞస్య యజ్ఞస్యాచ్ఛేదాయ్రతం ఏతద్వాసువాదీయోగమం క్షీరం వా మాంసం వాజదేవనాశ్నీయా స ఏమం విందాం క్షీరముపశిచ్యోపహరీ యావదగ్ని సోమే నేష్ సుసమృద్ధే నావరుంధే తావధేనావరుంధే స ఏమం విందాం సద్విరోపశిచ్యోపహరీ యావదతి రాత్రే నేష్ సుసమృద్ధే నావరుంధే తావధేనావరుంధే సరే మధు పశిచ్యో పరహరతి యావత్సత్ర సద్యేనేష్ట్వాసుతవృద్ధే నావరుంధే సరేవం విద్వాన్ మాం సమో పశిచ్యో పరహరతి యావద్వాదశాయనేష్ట్వాసుతవృద్ధే నావరుంధే తావదేనే నావరుంధే సరేవం విద్వానో జగమో పశిచ్యో పరహరతి ప్రజానాం ప్రజననాజగచ్చతి ప్రతిష్టాం ప్రియ ప్రజానాం భవతి ఏవం విద్వానో జగమోపశిచ్యోపహరతి తస్మా ఉషాహింక్రేణోది సవితాః ప్రస్తౌతి బృహస్పతిరుర్జయోద్గారయజద్వష్టా పుష్ట్యా ప్రతిహరతి విశ్వే దేవానిధనం నిధనం భూత్యా ప్రజాయా పశూనాం భవతి ఏవం వేద తస్మా ఉద్యన్ సూర్యోహింక్రేణోతి సంగవః ప్రస్తౌతి పద్యన్నేన ఉద్గాయత్యమరాణ ప్రతిహరత్యస్తయ్యం నిధనం నిధనం భూత్యా ప్రజాయాః పశూనాం భవతి ఏవం వేద తస్మా అభ్రోభవన్హింక్రేణోతి స్తనయన్ ప్రస్తౌతి విద్యోతమాన ప్రతిహరతి వర్షన్నుంగాయత్యగృహ్ణన్ నిధనం నిధనం భూత్యా ప్రజాయాః పశూనాం భవతి ఏవం వేద అతిథీన్ ప్రతి పశ్యతి హింక్రేణోత్యభివాదతి ప్రస్తవోచ్యురగయ్యా చత్యుగ్గాయతి ఉపహరతి ప్రతిహరత్యుచ్చిష్టం నిధనం నిధనం భూత్యా ప్రజాయాః పశూనాం భవతి ఏవం వేద యక్షత్రాణం వరత్యాశ్రావయత్యేవ తత్ యత్ప్రతిశృణోతి ప్రతాశ్రావయత్యేవ తత్ యత్పరివేష్టారః పాత్రహస్తాః పూర్వే చ పరే చ ప్రపద్యంతె మాసాధ్వర్యవ ఏవ తే తేషాన్న కశ్చన నాహోదా యద్వాదీధిమతిరదీధీన్వరిమిశ్చ గృహారోపోదైత్యమపృథమేవ తదుపావైతి యత్స భాగయతి దక్షిణా స భాగయతి యదనుతిష్ఠత ఉదవశ్చత్యేవ తత్ సౌవహోత పృథివ్యాం భక్షయత్యుపహోతస్తస్మిన్ యత్ పృథివ్యాం విశ్వరూపం సౌపహోతోంతరిక్షే భక్షయత్యుపహోతస్తస్మిన్ యదంతరిక్షే విశ్వరూపం సౌపహోతోది భక్షయత్యుపహోతస్తస్మిన్ యద్దివి విశ్వరూపం సౌపహోతో దేవేషు భక్షయత్యుపహోతస్తస్మిన్ యద్దేవేషు విశ్వరూపం సౌపహోతో లోకేషు భక్షయత్యుపహోతస్తస్మిన్ యల్లోకేషు విశ్వరూపం సౌపహోత ఉపహోత ఆప్నోతీమం లోకమాప్నోత్యమం జ్యోతిష్మతో లోకాంజయతి ఏవం వేద ప్రజాపతిష్ట పరమేష్ఠీ చంగేయం దశిరో అగ్నిర్లలాటం జమక్రతాటం సోమో రాజా మస్తిష్కోద్యోరుత్తర హనుః పృథివ్యధరః విద్యుజ్జిహ్వా మరుతో దంతారేవదీర్గ్రీవా కృత్తికా స్కంధా ధర్మో వహాః విశ్వం వాయుస్వర్గో లోకః కృష్ణరత్నం విధరణీనివేశ్యః శేనక్రోడో అంతరిక్షం పాజస్యాం బృహస్పతి ఖగుద్బృహదీర్ఘీయథాః దేవానాం పత్నే పృష్టయ ఉపాసదస్పర్శవః మిత్రశ్చ వరుణశ్చాంసౌత్తష్టాచార్యమాచ దోషణీ మహాదేవో బాహూ ఇంద్రాణీ వరదనాయః పుచ్చం పవమానో బాలాః బ్రహ్మచక్షత్రం చ శ్రోణీ బలమూరూ దాతా చ విధాతా చ సేవంతో జంఘా గంధర్వాప్సరసః కుష్ఠీకా అదీతిః శభాః చేతో హృదయమ్యగం మేఘావృతం పూరేతత్ కృత్కుక్షీరావరిష్టః పర్వతాః ప్రాశనాః క్రోధో వృక్కౌ మన్యురాండౌ ప్రజాసేవాః నదీసూత్రే వర్షస్య పదాయ స్తనాః స్తనయిత్రోధాః విశ్వవ్యాచాశ్చర్మౌషధజోగోమాక్షత్రాణి రూపాం దేవజనాకుదా మనుష్యాంత్రాణ్యత్రా ఉదరం రక్షాంసి లోహితమిదర్శనామూభ్యం అభ్రం పీవో వజ్రానిధనం అగ్నిరాశీరముత్థితోశ్వినా ఇంద్ర ప్రాం తిష్టం దక్షిణాతిష్టం జల ప్రత్యం తిష్టం ధాతోదం తిష్టం సవిత తృణాని ప్రాప్తస్తోభో రాజా మిత్రయీక్షమాణావృత్తారంద విద్యమానో వైశ్వదేవో యుక్త ప్రజాపతిర్విముక్త సర్వం ఏతద్దే విశ్వరూపం సర్వరూపం ఉపైరం విశ్వరూపా సర్వరూపా పశవస్తిష్టం విజదేవం వేద శ్రీశక్తిం శీర్షామయం కర్ణశూలం వేదోహితం సర్వం శీర్షణ్యం తే రోగం మహం నిర్మంత్రయామహే కర్ణాభ్యాం తే కంకూరేభ్య కర్ణశూలం విసల్పకం సర్వం శీర్షణ్యం తే రోగం బహిర్నిర్మంత్రయామహే యస్య హేతోః ప్రచ్యవతే యక్ష్మః కర్ణతాస్యతః సర్వం శీర్షణ్యం తే రోగం బహిర్నిర్మంత్రయామహే యః కృణోతి ప్రమోద మంథం కృణోతి పూరుషం సర్వం శీర్షణ్యం తే రోగం బహిర్నిర్మంత్రయామహే అంగభేదమంగజ్వరం విశ్వాంగ్యం విసల్పకం సర్వం శేషణ్యం తే రోగం బహిర్నిర్మంత్రయామహే యస్య భీమః ప్రదీనాశముద్వేపయతి పూరుషం తక్మానం విశ్వశారదం బహిర్నిర్మంత్రయామహే యూరుసర్వత్యథో జేతి కవీరీరే యక్ష్మం తే అంతరంగేభ్యో బహిర్నిర్మంత్రయామహే యది కామాధృతజాజ్యాయతే పరి హృదో బలాసమంగేభ్యో బహిర్నిర్మంత్రయామహే హరిమాణం తే అంగేభ్యో ప్రాంతర యక్ష్మోధామంతరాత్మనో బహిర్నిర్మంత్రయామహే ఆసో బలాసో భవతు మూత్రం భవత్వామయత్ యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహన్నద బహిర్బిలం నిర్ద్రవతు గావాహంత వోదరాత్ యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహన్నద ఉదరాత్తే క్లోం నోనాభ్యాహృతయాదధి యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహంతత్ యా సీమానం విరోజంతి మోర్ధానం ప్రత్యర్షణీ అహింసంతి రామయాద్రవంతు బహిర్భిరం యాహృదయమర్షంజనుతన్వంతి అహింసంతి రామయాద్రవంతు బహిర్భిరం పార్శ్వేషంచుక్షంతి వృష్టే అహింసంతీరామయాద్రవంతు బహిర్మిలం యా స్థిరష్టేర్వర్షంతర్షణీర్వక్షణాసుతే అహింసంతీరామయాద్రవంతు బహిర్మిలం యాగుధానుసర్వ్యాంత్రాణి బోహయంతి అగహిం సందీర్ణామహజారద్రవంతు బహిర్బిలం యా భగ్నో నిర్ధయం నిరోహం నిరోచరంతి అహిం సందీర్ణామహజారద్రవంతు బహిర్బిలం ఏ అంగాని మదయం నిరక్ష్మాదోరోపణాస్తవ యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహంతల విసల్పస్య విద్రథస్య వాతీకారస్య వాలజేః యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహన్నద పాదాభ్యాం తేజానుభ్యాం శ్రోణిభ్యాం పరిభంసదః అనూకాదర్శనీష్ణ్యాభ్యశేష్ణో రోగమనీషం సందేశేష్ణ కపాలాని హృదయస్య జలో ఉద్యన్నాదిత్యరశ్మిభిష్ణేష్ణో రోగమనీరసోంగభేదమాశీషమః అస్య వామస్య ఫలితస్య హోదస్తస్య భ్రాతా మధ్యమో అస్త్యశ్నాః తృతీయో భ్రాతా ఘృతపృష్టో అస్యాత్రావశ్యం నిష్పతిం సప్తపుత్రం సప్తయుంజంతిరథమేకచక్రమేకో అశ్వోపతి సప్తనా త్రిణాభే చక్రమజరవర్వయత్రేమా విశ్వాభువరాధీతస్థు ఇమం రథే సప్తస్థు సప్తచక్రం సప్తవాహం స్వాహ సప్తస్వసారోహిసన్నవంతయత్ర గవాన్నిహీత సప్తనామ కోరదర్శ ప్రథమం జాయమానమస్థం వంతయ్యదనస్థ విభర్తి ంగవేదాస్య వామస్య నిహీతం పదం వే శ్రీకృష్ణ క్షీరం దుఃఖతే గావో అస్య వవృంబదానాదకం పదాపో పాక ప్రచ్ఛామి మనయామీజాగం దేవానామేనాహీత పదాని వత్సే వష్కలేధి సప్తదంతోన్వితత్రివేకమలవోతమావ అజీకిత్వాంశీరుష్ట్రవీం వచ్చామి విద్వనో న విద్వాన్ వియస్తస్తంభ షడిమారజాం సజస్య రూపే కిమపి స్విరేకం మాతా పితర మృతాభాజీత్యగ్రే మనసా సంహిజగ్నే సారీ భక్సుర్గర్భరసారిద్ధానమస్వంత ఇదూపవాకవీయు యుక్తా మాతాసేద్ధురిదక్షిణాయాతిష్ఠద్గర్భోజనేష్వంత అవీమేద్వత్సోనుగామవశ్చద్విశ్వరూప్యం కృషయోజనేషు తిస్రో మాత్రేస్త్రీం ద్విత్రేం నిభ్రదేకర్మోద్భస్తస్థౌలే మమగ్లాపయంత మంత్రయంతే దివో అముష్యే పృష్ఠే విశ్వవిదో వాచమ విశ్వవిన్నాంజారే చక్రే పరివర్తమానే యస్మిన్నాతస్తమానాని విశ్వా తస్య నాక్షస్తప్యతే భూరి భారస్ సనాదేవ నక్షిద్యతే సనాభిః పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివాహు పరే అర్ధే పురీషిణం అదే అన్యముపారే విచక్షణే సప్తచక్రే షడరాహురీతం ద్వాదశారం నహితజ్జరాజవర్తి చక్రం పరిద్యామృతస్య ఆ పుత్రాగ్నే మిథునాసో అత్ర సప్తశతాని వింశతిశరతస్థు శనే విచక్రమజరం వివామృత ఉత్థానాయాం దశ యుక్తావహంతి సూర్యస్య చక్షురీత్యాస్మిన్నాతస్థుర్భువనాని విశ్వా స్త్రియః సతీ స్థామే పుంసా పశ్య దక్షం వాచేతంధ కలిర్య పుత్రస్ ఇమాయిస్తావే జానాత్ స పితుష్పితా సత్ సాకం జానాం సప్తమాహురే కలుషరిద్యమాజాయి తేషామిష్టాని వీరాని ధామశస్థాత్రేరేజంతేతాయోపాశ అవఃపరేణ హరేణావరేణ పదావత్సం విభ్రదేణౌరుదస్థాత్ సాగద్రీడం విదరథం వరాగాత్మస్మిత్సూరే అస్మిన్ అవఃపరేణ పితరయ్యోస్య వేదావఃపరేణ పరదేణావరేణ కవీయమానః కైః ప్రవోచద్దేవం మనః కుతో అధివ్రజాతం యే అర్వాంచస్తాం ఉపరాజాహుర్యే పరాంచస్తాం అర్వాచ ఆహు ఇంద్రశ్చ చక్రతు సోమధాని ధురాయుక్తారజ సోపహంతి వాసోపన్నా సయుజా సఖాయా సమానం వృక్షం వరేషస్వజాతే తయోరణ్యపిప్పలం స్వాత్మన్నీ యక్షే మద్వరస్వర్ణాని విశంతే సువాతే చాధివిశ్వే తస్య యదాహు పిప్పలం స్వాత్మగ్రేతం నోన్న స సత్యః పితరన్న వేద యత్రాసువర్ణ అమృతస్ భక్షమనిమేషం విదసా విస్మరంతి ఏనా విశ్వస్య భువనస్య గోపాః సమాధేయః పాకమత్రామీవేశ యద్గాయత్రే అధిగాయత్ర మాహీతం త్రైష్లోభం వాత్రైష్లోభాన్ నిరదక్షత యద్వాజగద్యగద్యాహీతం పదయ్యేత్తద్విదుస్తే అమృతత్వమారసః గాయత్రేణ ప్రతిమిమీదే అర్కమర్కేణ సామత్రైష్లోభేన పాకాన్ పాకేన వాకం విపదా చతుష్పదాక్షరేణ విపదే సప్తవాణీః జగరతా సింధుం దివ్యస్కభాయద్రథం దరే సూర్యం పర్యవశ్యత్ గాయత్రస్య సమిధస్తిస్రాహుస్తతో మన్నా ప్రదీరిచమహిత్వా ఉపగ్మయే సుదుఘాం ధేనుమేతాం సుభస్తో గోధుకుదదోహదేనా శేఖం సమం స వితాదా విషన్నో భీర్ధో ధర్మస్తతో చ ప్రవోచత్ హింగణ్మతీవ సుమర్నీవసూనా మత్సమిచ్చంతీవరసాభ్యాగాద్ దుహామశ్భ్యాం వయో అగ్నేయం సావర్ధతాం మహతే సౌభాగాయ గౌరమేరపి మత్సం విషంతం మూర్ధానం హింగణోన్మానవా శృక్వాణం ఘర్మభివాదిమాయంబయోభి అయం సశింగే గౌరభీవృతామివాదిమాయం దసనావధిశ్రుత సా జిక్తిభిర్నిచకారమత్యాన్ విద్యుద్భవంతే ప్రతిమౌహర అగచ్చే దురగాదు జీవమేజ ధ్రువం మధ్యావస్థ్యానా జీవోమృతరది స్వధాభిడమద్యో మధ్యే నాశయోని విదంద్రాణం స లిలస్ పృష్టే యువానం సంతం పలితోదార దేవస్ పశ్య కార్యం మహిత్వాద్యామారసంజకారసో అస్తస్మాత్ సమాతుర్యో నాపరీమేతో అంతర్బాహు ప్రజానిరావీవేశ అపశ్చం గోపామానిపద్యమానవాచపరాజపతిశ్చరంత సహద్రీజే సవిధో జయర్వసానావరీవక్తిభువరేష్వంత దేవర్ణ పితా జనితానాభిరత్ర బంధున్నో మాతా పృథివీ మహీయం ఉత్నయోష్టంగోనిరంతరత్ర పితా దోహితర్గర్భయమాధార పృచ్చామి త్వాపరమంతరం పృథివ్యా పృచ్చామి విష్ణు అశ్వస్య రేతః పృచ్చామి విశ్వస్య భువనస్య నాభిం పృచ్చామి వాచః పరమం యోగ ఇయం మే దిష్పరో అంతః పృథివ్యా ఇయం సోమో విష్ణు అశ్వస్య రేతః అయ్యో విశ్వస్య భువనస్య నాభిర్బ్రహ్మాయం వాచః పరమం యోగ నవిజామి యది వేదమస్మి రిణ్యః సన్నద్ధో మనసాచరామి నిరామాగం ప్రతమాచారతస్యాద్వాచోస్తు మే భాగమస్యాః అపాంగాయే స్వధరాగభేదో మత్యో మత్యే నాశయోనిః కాశశ్వంతా విశోచీనా విజంతాన్యాన్యం చక్యుర్నరిచక్యురన్యాం సప్తార్ధ గర్భా భువనస్య రేతో విష్ణోస్తిష్ఠంతి ప్రతిశామి ధర్మణి తే ధీరిభిర్మనసాగేవి పశ్చితత్వని భువః పరీభవంతి విశ్వతాః విచో అక్షరే పరమేవ్యో మన్యస్మిన్ దేవాధిష్ణే నిషేధుః యస్తన్న వేదకి విచాకరిష్యతి తద్విదుస్తే అమీనమాసతే రిచపదం మాత్రయా కల్పయంతోర్ధర్జేన చాగ్రువర్విశ్వమేజత్ త్రిపాద్ బ్రహ్మ పురలోకం వితష్టేన జీవం త్రిప్రజశ్చతస్రః సూయవతాద్భగవతీ భూజాధారయం భగవంతశ్చావ అద్ధిత్రిణమగ్నే విశ్వదారేభ్యవ శుద్ధమూలకమాచరంతి గౌరిన్మే మాయ సలిలా నిరక్షత్యేకపదే దివ దేశాజతస్పదీ అష్టావీరవాపదీ బూషీ సహస్రాక్షరాభువనస్ పంచముద్రాధివిక్షారంది కృష్ణం నిజానం హరయస్సు వర్ణ అపోరసారాదివత్వాదంతి దాళవ్రత్రాన్ సదానాదిత్యాదిభ్యదేనోదు అవాదే ప్రథమా పద్మజీనాం కస్తర్వాం మిత్రావరుణాచీకేర గర్భో భారం భరత్యాచీతస్యారతం విమర్త్యదృతం నిపాతి విరాట్ వాగ్ విరాట్ పృథివీ విరాట్ అంతరిక్షం విరాట్ ప్రజాపతి విరాన్మత్య స్వాధ్యానామధిరాజో బాహూవతస్య భూతం భవ్యం వశే సమే భూతం భవ్యం వశే కృణోతు సకలం ధూమమారాద పశ్యం విషూవత ఫలదేణావారేణ ముక్షాణం వృష్టిమవచంద వీరాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ త్రయకేషిన ఋతుథా విచక్షతే సంవత్సరేవాపదలేణ విశ్వమన్యో అభిచక్షే సతీ భద్రాదీరేకశ్చేర రూపాన్ చత్వారి వాక్పరీమితాపదాది సాదుర్బ్రాహ్మణాయేమీషిణా గుహాత్రీణి నిహితానేంగలింద్రియం వాచో మనుష్యా వదంతి ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్యసూపర్ణో కరుత్మాన్ ఏకం సద్విప్రాబుధావాదం జగ్నీయమం మాతరిష్వానమాహో నవమం కాండం సమాప్తం అథ దశమం కాండం ఓం యాం కల్పయంతి వహతో వధూమేవ విశ్వరూపాం హస్తకృతాం చికిత్సవాః సారాదేత్వపనుదామయేన శీర్షణ్వదీనస్పతిః కర్ణినీకృత్యాకృతా సంభృతా విశ్వరూపా సారాదేత్వపనుదామయేన శూద్రకృతా రాజకృతా స్త్రీకృతా వృణభృకృతా జాయాపత్యానుత్తేవ కర్తారం బంధృచ్ఛతు అనరాహోషధ్యా సర్వా ప్రత్యాదోదుషం యాం క్షేత్రే చక్రుజాంగోషుజాం బాధే పురుషేషు అఘమస్తుకృతే శపథ శ్రమధీయతే ప్రత్యక్ప్రజన్మహిన్మోజాగత్యాగతం హరతే ప్రతీచేనాంగ్యరోధ్యక్షోనః పురోహితః ప్రతీచే కృత్యా ఆగత్యామోంగత్యాగతో జిహి యస్తోమాచ పరేహీతి ప్రతికూలముదాయ్యం ంగృత్యేభిరివక్తస్మానిక్షోనాగసాః వ్యస్తే పరోంజిసందరథస్తే మర్మర్ధియా తంగచ్చ తత్ర తేజనమయ్యాః తస్తేయంజనాః యే త్వా కర్తారేభిరేర్ద్వారాభిచారిణాః సంవీరంగృత్యాదూషణం ప్రతిభర్తపూరస్తరం తేన త్వాస్త్రపయామసి యద్దుర్భగాం నష్టమిదాం మృతవత్సాముపే నిమా అవైతు సర్వం మద్వాపం ద్రవీణం మోపతిష్ఠత యద్దే పితృభ్యో దదతో యజ్ఞే వాలామ జగృహో సందేశ్యా సర్వస్మాత్ పాపాదిమాం చంతు ప్రౌషధీః దేవేన సాత్యత్ర్యాం నామ గ్రాహాత్ సందేశ్యాదభినిష్కృతాత్ ముంచంతు త్వా వీరథో వీర్యేణ బ్రహ్మాణ విద్భిః పరధర్షీణా యథావాతశ్చావయతి భూమ్యా రేణుమంతరిక్షాచ్చాభ్యాం ఏవావత్ సర్వం దుర్భూతం బ్రహ్మణుత్తమవాయతి అవక్రామనానదీ నిరంధ్రాగర్దీవ కర్త్రేన్నక్షస్వేతో వృత్తా బ్రహ్మణ వీర్యావరా అయం బంధా కృత్యేతి ప్రాణయామోభిగ్రహీతాం ప్రతిత్వా ప్రహిన్మహ తేనాభిరాహివంచంతనస్వదేవ వాజిని విశ్వరూపాకురూటిని పరాత్ ఆత్రే జ్యోతిరపసందే అర్వాగన్యత్రాస్మదనాగణశ్వ పరేణేహి దుర్గా శ్రోత్యామాక్షనిష్టా పరే పాదరివ వృక్షాన్వేణీ పాదయమానామస్తం పురోషముచ్చీరేషా కర్త్రే నివృత్యేతృత్యే ప్రజాస్తాయ బోధయా యాందే బరిషిజాం శ్మశానే క్షేత్రే కృత్యాం బలకం వాణిజత్రు అగ్నో వాగార్హవత్యేద పాకం సంతం ధీరదానాగసం ఉపారితమనోబద్ధం నిఖాతం వైరం సాయం విదామహ కర్తృణం తదే దూషాభూతం దాశ్వరివర్వర్తాంహంతో గత్యాగత ప్రజలా సాయత అసయస్ సంతి గృహే విద్మాతే కృత్యే ఇహాపరోహంసి ఉత్తిష్టైవ వరే హీతోజ్ఞాదేతిమిహేచ్ఛసి గ్రీవాస్తే కృత్యే పాదౌ చాపి కస్యాభినిద్రవ ఇంద్రాగ్ని అస్మాన్ రక్షతాయ్యో ప్రజానాం ప్రజావతి సోమో రాజాధిపావృణితా చ భూతస్య నఃపతయో వృణయంతో భవా శర్వావస్థ్యతాం పాపకృతే నిత్యాకృతే దుష్కృతే విద్యుతం దేవహేతిం యజ్ఞేయసద్ధిమధీ చతుష్పదీ నిత్యాకృతా సంభృతా విశ్వరూపా శ్వేతో ఓష్టాపదీ భూత్వా పునః పరే అభ్యా ఆక్తాస్వరం కృతా సర్వం భరంతే దురితం పరే జానీ నృత్యే కర్తారం దుహితేమ పితరం స్వం పరే మాతిష్టో విద్ధస్తేవ పరన్నర మృగస్తమే గయుష్టం నత్వాది కర్తృవర్హతి ఉదహంతి పూర్వాశిరం ప్రత్యాదాయా పరేష్వా ఉత పూర్వస్ నిఘ్నతో నిహంత పర ప్రతి ఏతద్దిశృణుమేవేయస్వాచకారం ప్రతి అనాగోహద్యా మై భూమానోగామశ్వం పురోషం వధీ ఎత్రి నిహితస్మోత్వసి పన్నాల్లీయసే భవ యతిష్టతమయాజాభిహీతాగమ సర్వా సన్నప్యేత కృత్యా పునః కర్త్రే ప్రహిణ్వసి కృత్యాగతోరిష్ణ ప్రజా వృణీ గత్యేమోక్షేషోమోన్ కృత్యాగతోరి యథా సూర్యోముచ్యతే తమసస్మరిరాత్మిషేతూర్ ఏవాహం సర్వం దుర్భూతం కర్త్రం కృత్యాకృతం హస్తి వరలోచితం జహామి కేన పాక్షే ఆమృతే పూరుషస్య కేన మాంసం సంభృతం కేన గుల్ఫో కేనాంగులేపేషణే కేన కారికేన శంఖౌ మధ్య తక్క ప్రతిష్టా కస్మాన్న గుల్ఫావధరావగణ్మన్మష్ఠీమంతావుత్తరౌ పూరుషస్య జంఘే నిర్వృత్యన్యదుఃఖస్విద్యానూనో సంధీవముదచ్చేత చతుష్టయం యుజ్యతే సంహీతాంతం జానుభ్యామోర్ధమశీధిరం కబంధం శ్రోణీయదూరోగమౌదజరాభ్యాంగుసింధం సుదృఢం బభూవ కతి దేవాక్రతమేదా సంజగురో గ్రీవాశ్చిత్య పూరుషస్య కతిష్టనౌ వ్యర్థుక్క పౌడౌ స్కంధాంగతి వృష్టిరాజిమ్మన్ కోహస్య బాహూ సమభర్యేయం కరవాదితి అంశౌ కోహస్య దర్దేన కుసింధేనభ్యాదధౌ కస్తత్వకాదిమితదర్దశీర్షణి కర్ణాభిమౌనాసీ కేచక్షణీ ముఖం ఏషాం పురుత్రామే జయస్య బ్రహ్మణ్యతస్వాదోయంతి యామం హంగోదిమదాత్పురోజీమదా మహీమీ శిష్టా జయవాచం స్వరావరీ భువనేష్వంతరపోవసాహారకౌదచ్చేత మస్తిష్కమస్తమోలలాటం కకాటేదాథమోయ కపాలం చిత్రాదిత్యం రంభో పూరుడస్తం నరోహకతమస్తదేవ ప్రియా ప్రియాణీ బహుళా స్వప్నం సంవాదతంద్రియా ఆనందానందాకస్మాహదేవోర ఆర్దిరవర్తిపురోషేవాది ృద్ధిరవ్యర్మతిహస్మిన్నాపోవ్యోగ్రతపురోగతస్ంధుసత్యాయ జాతీవ్రాణాలోధీరేస్తామ్రతూర్ధ్వాహతే పురోషేతిరీ కోస్మిన్నోపమర్ధాత్మ గాతుం కోస్మిన్ కష్టేతుం కష్టరిద్రాహరిమోరోషే కోస్మిన్ ప్రాణదావయత్కోహ బాలం వ్యానో సమానమస్మిన్ కో దేవో దీశిశ్రాదేవోరోషే కోస్మిన్ యజ్ఞమదధాదే కో దేవోధిపూరోషే కోస్మిన్ సత్యం కోరృతం కుతో మృత్యః కుతో మృతం కోస్మై వాస పర్యదధాత్కోస్యాయోరకల్పయత్ బలం కోస్మై ప్రాయచ్చత్కోస్యాకల్పయజ్జవం కేనాపో అన్వతమతేనాహరకరోద్ధృతే ఉషసం కేనాన్వయేంద్రయేన సాయనం భవందరదే కోస్మిన్ వేదోన్యదధాత్తం తురాతాయతామితి మేధాం పర్జన్యమన్వేదికేన సోమం విచక్షణం కేన యజ్ఞం చ శ్రద్ధాం చ కేనాస్మిన్ నిహితం మనః కేన శ్రోత్రియమాప్నోతి కేనేవం పరమేష్ఠినం కేనేవ మజ్ఞం పూరోషః కేన సంవత్సరం మామే బ్రహ్మ శ్రోత్రియమాప్నోతి బ్రహ్మేవం పరమేష్ఠినం బ్రహ్మేమగ్ని పూరుషో బ్రహ్మ సంవత్సరం మే కేన దేవాక్షిమేర్విషా కేనేదమన్యం నక్షత్రం కేన నక్షత్రముచ్యే బ్రహ్మ దేవాక్షియజని బ్రహ్మైవర్విషా బ్రహ్మేదమన్యం నక్షత్రం బ్రహ్మ నక్షత్రముచ్యే కేనేయం భూమిర్విహిత కేన ద్యోరుత్తరాహిత కేనేదమూర్ధం తిరియక్షాంతరిక్షం యజోహితం బ్రహ్మణా భూమిర్విహిత బ్రహ్మద్యోరుత్తరాహిత బ్రహ్మేదమూర్ధం తిరియక్షాంతరిక్షం యజోహితం భూర్ధారామస్య సంసేవ్యాధర్వాహృదయం చరత్ మస్తిష్కాదోర్ధ్వప్రైరయత్పవమానోధీశీర్షయతః తద్వారధర్మశిరోదేవకోశస్సముజ్ఞః తద్వారాభిరక్షశిరోహన్నమథోమనః ఊర్ధ్వోరుష్టాస్తిర్యంగుసృష్టాః సర్వాదిశపురోరావభూవాం పురయ్యో బ్రహ్మణో మేధయస్య పురుర ఉచ్యతే యో వేతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురం తస్మై బ్రహ్మ చ బ్రాహ్మాశ్చక్షుప్రాణం ప్రజాం దదుః న వేదం చక్షుర్జహాతి న ప్రాణో జరదః పురా పురయ్యో బ్రహ్మణో మేధయస్య పురుష ఉచ్యతే అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్యయకోశస్వర్గో జ్యోతిషావృతః తస్మిన్ హిరణ్యయకోశేత్రిప్రతిష్ఠితే తస్మిన్ యద్యక్షవాత్మన్ వర్తందే బ్రహ్మవిదోవిదో ప్రభ్రాజమానాం హరిణే యశసా సంపరీవృతా పురం హిరణ్యయేం బ్రహ్మాయ వేదావారిగా